ओम नमः शिवाय, ओम नमो नारायण। భారతీయ భగవద్గీత ఆదరణీయ ఆయుర్వేద ఆంగ్ల భాష కావాలంటే సత్య కవి కాదన్నాడు. ఇతిహాసం తెలిసిన వాడిని, మన పురాణం చదివిన వాడిని, రామాయణాన్ని మర్చిపోయే యువకులు నిద్రపోయారే అని మాట చెప్పి లేదని సిరం ఉబ్బి ఏ అని అమ్మాయి చూసి హే అని అబ్బాయి లేచి కాదా అన్న వెనకపడి ఏ అని ప్రశ్నలు అడిగి జీవితాన్ని మర్చిపోయి ప్రాణాలే వదులుకున్నాడే అని తల్లి తండ్రులు బాధపడుతున్నప్పుడు కృష్ణుడి మాటల్నే అర్థం చేసుకున్నప్పుడు కూతుళ్ళు సాధించేది మందు తాగేసినప్పుడే ఈ లోకం ఆధునికం అనుకున్నప్పుడే రావాలిరా రాతి రావాలిరా లేవాలిరా ప్రాతి పోవాలిరా రావాలిరా రాతి రావాలిరా లేవాలిరా ప్రాతి పోవాలిరా చేసే పాపం పుణ్యం దేవుడిచ్చే వరం శాపం న్యాయం ధర్మం నిలబడుతోందా అవసరమైన సత్యం ఉందా పుణ్యాత్ముల్ని గెలిపించండి మూర్ఖత్వాన్ని తొలగించండి సనాతనాన్ని స్థాపించండి భగవద్ రూపాన్ని గుర్తించండి యుగాలు కాలాలు వారాలు అవన్నీ మారచ్చు నిజాలు స్థానాలు వేదాలు అర్థాలు మారవు విష్ణువు చూశాడు ప్రాణాలు లోకంలో అందరివి ఇస్తాడు ప్రాణాలు ఈశ్వరుడు త్రినేత్ర తెరిచి సోదరా గుర్తించు నా తీరు నా తెలులు మీదరా పోయాను ఇన్నేళ్ళుగా మరెందుకు లేచాను నా మాట నా పాటల్ని గుర్తించు ప్రాణమే పోయిన దొరకాలి నిర్వాణము నిర్వాణము రావాలిరా క్రాంతి రావాలిరా లేవాలిరా ధైర్యం కావాలిరా రావాలిరా క్రాంతి రావాలిరా లేవాలిరా ధైర్యం కావాలిరా పదని